జీవన్ముక్తుని లక్షణము 488. జీవన్ముక్తుని లక్షణము బ్రహ్మకర్తయా సదాస్థితతయా నిర్ముక్త బాహ్యార్థధీ అన్యావేదిత భోగ్య భోగకలనో నిద్రాళువత్ బాలవత్ స్వప్నలోకితలోకవ జగదిదం పశ్యన్ క్వచిల్లబధ్యః ఆస్తే కశ్చీ దనంత పుణ్యఫలభు ధన్యః సమాన్యో భువి మెనస్ 4:26. సదా ఎల్లప్పుడును బ్రహ్మకారతయ బ్రహ్మకారమే స్థితతయ ఉండుటచేత నిర్ముక్త బాహ్యార్థధి తొలగిపోయిన బాహ్య విషయ ములుగల బుద్ధి కలవాడే నిద్రాలువత్ నిద్రపోవుచున్నవాడ వలెను బాలవత్ బాలుడు వలెను అన్యావేదిత భోగ్య భోగకలనని తరులచే సమర్పింపబడిన భోగ్య వస్తువుల భోగము కలవాడే ఇదమి జగత్ జగత్తును స్వప్నాలోకిత లోకపత్ స్వప్నమునందు చూడబడిన లోకమును వలే పశ్యంచూచుచు క్వచిత్ ఒకానొక అనిర్వచ్యమగు వస్తువునందు అనగా బ్రహ్మయందు లబ్ధధీహ స్థరమైన బుద్ధి కలవాడే కశ్చిత్ ఒకానొక పురుషుడు జ్ఞాని ఆస్తే ఉండును అనంత పుణ్యఫల్భుక్ అనంతములైన పుణ్యముల ఫలమైన మోక్షమును అనుభవించుచున్న ధన్యః ధన్యుడైన సహా అతడే భువి ఈ భూమియందు మాన్యసి పూజనీయుడు. బ్రహ్మకారతయా సదాస్థితతయా అనునది బుద్ధి నిర్ముక్త బాహ్యార్థమనుటలో హేతువు. సదా ఇతర ప్రత్యయములు జ్ఞానములు ఏవియు లేక అవిచ్ఛిన్నముగా బ్రహ్మకారతయా పరమపురు శార్థమైన అఖండ సచ్చిదానంద పరమాత్మ రూపమున ఉండుటచే నిర్ముక్త బాహ్యార్థధేహ వాసనా సహితముగా పూర్తిగా నశించిన బాహ్యార్థములు కల బుద్ధి కలవాడే ఇచట నిర్ముక్త అను పదమునకు విడువబడిన అని అర్థము కాక తమంతట తాముగనే నశించిన అను నర్థము చెప్పబడినది. అందులకు కారణమేమనగా ఐరసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే ఆ పరమాత్మ సాక్షాత్కారము లభించిన 490 శ్రీవివేక చూడామణి పిమ్మట విషయవాసన కూడా తనంతట తానే తొలగిపోవును అను భగవద్గీతా వాక్యానుసారముగా బ్రహ్మదర్శనము కలిగిన పిమ్మట విషయములను తొలగించుటకు ప్రయత్నము ఏమియూ ఆవశ్యకము కాదు. అవి తమంతట తామే నశించును. ఈ నిర్ముక్త బాహ్యార్థధేహ అను పదము కశ్చిత్ అను దానికి విశేషణము అన్యావేదిత భోగ్యభోగ కలనః అన్యేహ ఇతరులచే ఆ వేదితం సమకూర్చబడిన యత్ భోగ్యం శరీరస్థితికి నిమిత్తమైన ఏ అన్నపానాదికము కలదో దానిచే భోగస్య భోగం యొక్క కలను ఏర్పాటు కలవాడే నోటి దగ్గరకు వచ్చిన ఆహారమును భుజించువాడే అని అర్థము. నిద్రపోవుచున్నవాడు ఇతరులు తినిపించిన ఆహారమును భుజించునో బాలుడు తల్లి తినిపించిన ఆహారమును భుజించునో ఆ విధముగనే బహిర్ముఖుడు కాకుండుటచేతను దేహాద్యభిమానరహితు డగుటచేతను నిద్రపోవుచున్నవాడు వలెను బాలుడు వలెను ఇతర జన సంపాదిత భోగములను మాత్రమే అనుభవించువాడే. అట్టి జ్ఞాని ప్రారబ్ధకర్మననుసరించి ప్రాప్తించు భోగములను మాత్రమే అనుభవించుచుండును. కాని అట్టి భోగము కూడా పగుల ద్వారా మాత్రమే లభించి ఈతని శరీరస్థితికి హేతు వగునని భావము. క్వచిత్ పరమాత్మయందు లబ్ధదేహ ప్రతిష్ఠితమగు బుద్ధి కలవాడై లేదా క్వచిత్ ఎప్పుడో ఒకప్పుడు అప్పుడప్పుడు లబ్ధదేహ బహిర్ములమైన సమాధి నుండి బయటకు వచ్చిన బుద్ధి కలవాడే ఈ జగత్తును స్వప్నమునందు చూడబడిన లోకమునువలే మిథ్యగా చూచుచు కశ్చిత్ బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడగు ఒకానొకడు అనంత పుణ్యఫల్భుక్ శతకోటి జన్మలలో చేసిన సుకూతమునకు ఫలముగా లభించిన మోక్షానందమును అనుభవించుచు ఆస్తే ఉండును. సహా ధన్యః ధన్యుడు భువి భూమియందు మాన్యః సకల పూజ్యుడు. దీనిచే విషయస్పర్శలేనిదియు స్వతసిద్ధము నిరుపమము అగు ఆనందమే ఆత్మ జ్ఞానమునకు ఫలమని చెప్పినట్లైనది ఈ విషయమునే సోమస్నుతే. జీవన్ముక్తుని లక్షణము 491. సర్వాన్ కామాన్ సహా అతడు జ్ఞాని కామములనన్నింటినీ కుమ్మడిగా పొందును. యావనర్థ ఉదపానే సర్వతః సంపుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. వాపికుపాదులగు ఒదక స్థానముల వలన కలుగు ప్రయోజనమంతయు పొంగిపొరలుచున్న జలముతో నిండిన అతి విశాలమగు ఒదక స్థానము వలన కలుగు ప్రయోజనములో అంతర్గత మగును. అట్లే సకల వేదోక్త కర్మాచరణజన్య ఫలము జ్ఞానికి కలుగు ఫలములో అంతర్గతమగును. ఏతస్యే వానందస్య అన్యాని భూతాని మాత్రముపజీవంతి. భూతముల్లన్నీయు ఈ బ్రహ్మానందం యొక్క అంశను మాత్రమే ఆలంబనముగజేసుకుని జీవించుచున్నవి మొదలగు శృతిస్మృతులు చెప్పుచున్నవి అనగా ఇతరానందములన్నీయు ఈ బ్రహ్మానందములో అంతర్గతములేయగును అని భావము. లేదా అనంత పుణ్యఫల్భుక్ అను పదమునకు మరియొక అర్థము చెప్పవచ్చును. లోకములో ఎందరెందరు పురుషులు ఎన్నెన్ని పుణ్యములు చేసి ఏ సుఖములను అనుభవింతురో ఆ సుఖములనన్నింటినీ జీవబ్రహ్మైక్య సాక్షాత్కారవంతుడగు జ్ఞాని ఒక్కుమ్మడిగనే అనుభవించును. ఏలనా అతడు అనుభవించు బ్రహ్మానందము సముద్రము వంటిది. తైత్తిరియోపనిషధర్మును వివరించుచు బ్రహ్మగీతలో విషయభోగముల వలన కలుగు సుఖములన్నీయు బ్రహ్మానందామృత మహాసముద్రములోని బిందువుల వంటివని చెప్పబడినది. స్కోస్నుతే సకలాన్ కామానుక్రమేణ సురర్షభాః విదిత బ్రహ్మరు పేణ జీవన్ముక్తో న సంశేహ. ఓ దేవతాశ్రేష్ఠులారా, బ్రహ్మతత్వ సాక్షాత్కారము పొందిన జీవనుక్తుడు అన్ని కామములను క్రమరహితముగా ప్రథమ పుణ్యఫలసుఖము మొదట ద్వితీయ పుణ్యఫలసుఖము తరువాత అనుక్రమము లేకుండా ఒక్కుమ్మడిగా పొందును. సంశయము లేదు. 402 శ్రీ వివేక చూడామణి స్నాతం తేన సమస్త తీర్థసలిలే సర్వాపి దత్తావని యజ్ఞానాం చ సహస్రమిష్టమఖిల దేవాశ్చ సంతరితాః సంసారాచ్చ సముద్ధృతాః స్వపితరస్త్రైలోక్య పూజ్యో వ్యసౌ యస్య బ్రహ్మ విచారణే క్షణమపి స్థైర్యం మనః ప్రాప్నియత్. యవని మనస్సు బ్రహ్మ విచారణమునందు క్షణము పాటైనను స్థరముగనుండునో అతడు సమస్త తీర్ణోదకములయందు స్నానము చేసినట్లే భూమినంతను దానము చేసినట్లే వేయి యజ్ఞములు చేసినట్లే దేవతలనందరినీ తృప్తిపరచినట్లే పితృదేవతలనందరినీ సంసారము నుండి ఉద్ధరించినట్లే అతడు మూడు లోకములందును పూజ్యుడు అని చెప్పబడినది. అట్టి సమయమున ఎల్లప్పుడూ బ్రహ్మనిష్ఠుడైయున్నవాడు పూజ్యుడను విషయమును వేరుగా చెప్పవలెనా? కులం పవిత్రం జననీ కృతార్థా విశ్వంభరా పుణ్యవతీ చేతేన అపర సంవిత్ సుఖసాగరస్మిన్ లీను పరే బ్రహ్మణి యస్య చేతః. యవని చిత్తము అపర జ్ఞానానంద సాగరమగు పరబ్రహ్మయందు లీనమైనదో ఆతని కులము పవిత్రము. తల్లి కృతార్థురాలు. అతనిని బట్టి భూమికూడ పవిత్ర మగును అని కూడా చెప్పబడినది. తసాదాత్మజ్ఞం హెర్బయేద్భూతికామ అందువలన ఐశ్వర్యాభిలాష కలవాడు ఆత్మజానవంతుని పూజింపవలేను అని శృతి వాక్యము కూడా చెప్పుచున్నది. అవ జీవన్ముక్త లక్షణము తెలిసినచో సాధకులగు ముముక్షువులు కూడా ఆ విధముగా నుండుటకే ప్రయత్నించుటకు వీలుగునుగాన ముముక్షు జనానుగ్రహము కొరకు జీవన్ముక్త లక్షణములను చెప్పుటకు అపక్రమించుచున్నాడు. జీవన్ముక్తుని లక్షణము 193 స్థితప్రజ్ఞో యతిరయం యః సదానందమస్నుతే బ్రహ్మణ్యేవ విలీనాత్మా నిర్వికారో వినిష్క్రియః. 427 బ్రహ్మణ్యేవ బ్రహ్మయందే విలీనాత్మా విలీనమైన అంతఃకరణము కలవాడే నిర్వికారః అవికారములు లేనివాడే వినిషియః క్రియాశూన్యుడే యః ఎవడు సదా ఎల్లప్పుడునూ అనందం ఆనందమును అస్నుతే పొందునో అయం ఈ యతః యతి స్థితప్రజ్ఞః స్థితప్రజ్ఞుడు. బ్రహ్మేందే విలీనమైన అంతఃకరణము కలవాడే కావుననే హర్షము విషాదము మొదలగు మానసిక వికారములు లేనివాడే వినిశ్రియ బాహ్యములగు దేహాదుల చేష్టలు లేనివాడే లేదా వినిష్క్రియ అనునది నిర్వికార అని చెప్పుటలో హేతువు. అందువలననే సమన్వయసూత్రభాష్యమున క్రియా హి స్వాశ్రయం అవికుర్వతి నైవాత్మానం లభతే, ఏదైనా ఒక క్రియ జరిగిన దన్నచో దానిచే దాని ఆశ్రయమునందు ఏదియో వికారము మార్పు కలిగితీరును అని చెప్పబడినది. ఈ విధముగా ఎవడు ఎల్లప్పుడూ ఆనందమును అనుభవించునో అట్టి యతి స్థితప్రజ్ఞుడు. ఈ శ్లోకము సూత్రస్థానీయము. సూత్రము వంటిది అనగా ఈ శ్లోకములో సంక్షిప్తముగా చెప్పిన అర్థమే రాబో శ్లోకములలో విశదీకరింపబడును చున్నాడు అవ. అందు స్థితప్రజ్ఞాను దాని అర్థమును విశదీకరించు. బ్రహ్మాత్మనోహ శోధితయో రేఖ భావావగాహిని నిర్వికల్పా చ చిన్మాత్ర వృత్తి ప్రజ్ఞేతి కథ్యతే, సా సర్వదా భవేద్యస్య స జీవన్ముక్త ఉచ్యతే. 428-494 శ్రీ వివేక చూడామణి. శోధితయో శోధింపబడిన బ్రహ్మాత్మనోహ బ్రహ్మజీవాత్మల యొక్క ఏక భావావగాహిని ఐక్యములో సంబంధించినదియు, నిర్వికల్ప నిర్వికల్పమైనదియు, చిన్మాత్ర సుధిజ్ఞాన స్వరూపమైన వృత్తి మనోవృత్తి ప్రజ్ఞేతి ప్రజ్ఞ అని కథ్యతే చెప్పబడుచున్నది. స అట్టిచిత్త వృత్తి యస్య ఎవనికి సర్వదా ఎల్లప్పుడును భవేత్ ఉండునో సహాతడు జీవన్ముక్త జీవన్ముక్తుడుగా ఇష్యతే అంగీకరింపబడును చెప్పబడును. స్థిత ఎల్లప్పుడును ఉన్న ప్రజ్ఞాప్రజ్ఞ యస్య ఎవనికో సహ అతడు స్థితప్రజ్ఞుడు అని విగ్రహము. అందు ప్రజ్ఞా శబ్దార్థమును చెప్పుచున్నాడు. శోధితయోహ మహావాక్యార్థమును విశదీకరించు సమయమున చూపిన విధముగా తత్ త్వం పదములచే లక్షణావృత్తిచే బోధింపబడినవియు ఉపాధిరహితములును అగు బ్రహ్మాత్మనోహ పరమాత్మ ప్రత్యేగాత్మల యొక్క ఏక భావావగాహిని ఐక్యమును పరామర్శించునదియు నిర్వికల్ప అసత్యభూతములకు సంసర్గము మొదలైన పదార్థములకు సంబంధించనిదియు విరామ ఫలం భక్షేతి అను దానికి రాముడు కర్తగా కలదియు ఫలము కలదియు వర్తమానకాలికమును అగు భక్షణక్రియ అని అర్థము. ఇచట రామపదార్థము కర్తగాను ఫల పదార్థము కర్మగాను భక్షేతి పదార్థ మగు భక్షణ క్రియలో అన్వయించినవి. ఇట్లు పదార్థములు ఒకదానితో నొకటి అన్వయించుటకు సంసర్గమని పేరు. తత్వమసి ఇత్యాది వాక్యార్థములలో ఇట్టి పదార్థ సంసర్గమేమీ భాసిం పక అఖండ వాక్యార్థమే భాసించును చిదాకార అఖండ చిదాకారమును అగు వృత్తేహ శ్రవణమననని దిధ్యాసనములచే సంస్కృత మగు మనస్సు యొక్క పరిణామము ప్రజ్ఞయని చెప్పబడును. ఇప్పుడు స్థిత ప్రజ్ఞలోని స్థిత పదార్థమును చెప్పుచున్నారు. సా సర్వదా భవేద్యస్య అట్టి వృత్తి ఎల్లప్పుడునూ ఎవనికి ఉండునో అతడు జీవన్ముక్తుడు అని చెప్పబడును. అది కాని దానిని అది అని 496 జీవన్ముక్తుని లక్షణము అనుకొనుటయే బంధము. అఖండ బ్రహ్మాకార వృత్తి కలిగిన పిమ్మట బంధమునకు ప్రసక్తియేయుండదుగాన అట్టివాడు జీవన్ముక్తుడు. నేను బ్రహ్మను ధ్యానించుచున్నాను ఇత్యాది భేదబుద్ధికి లేసి మాత్రమైనను అవకాశము లేక మనస్సు పూర్తిగా బ్రహ్మాకారమైపోయిన స్థితికి అఖండ చిదాకార స్థితి అని పేరు. ఇట్టి స్థితిని కొంతవరకు సుషుప్త్య వసులలో చవిచూడవచ్చును. యస్య స్థిత భవేత్ ప్రజ్ఞ యస్యానండో నిరస్తరః ప్రపంచో విస్మృతప్రాయః స జీవన్ముక్త ఇష్యతే. 429 యస్య యవని యొక్క ప్రజ్ఞ అప్రజ్ఞ స్థితాస్థరమైనదై భవేత్ ఉండునో యస్య యవని యొక్క అనంద ఆనందము నిరంతర అంతరాయము లేనిదో యవనిచే ప్రపంచ ప్రపంచము విస్మృతప్రాయ మరవబడినదా అన్నట్లుండునో సహ అతడు జీవన్ముక్తాః. జీవన్ముక్తుదుగా ఇష్యతే అంగీకరింపబడును. ఈ శ్లోకము సూత్ర శ్లోకములో 427 ఉన్న యహ సదానందమస్నుతే బ్రహ్మణ్యేవ విలీనాత్మ అనుదానికి వివరణ రూపము. ఇచ్చట చెప్పబడిన దంతయు జీవన్ముక్తుని స్వరూపమే. అందుచే ఇందలి విశేషణములు ఇతర వ్యావర్తకములు అనుశంక చేయరాదు. అనగా నీలం ఉత్పలం ఇత్యాది వాక్యములందు నీలం అను విశేషణము. ఈ ఉత్సలమును నీలభిన్నమైన శుక్ల వర్ణోత్పలాదుల నుండి వేరుగా చూపుటకే ప్రయోగింపబడినది. ఇచట జీవన్ముక్తుని విషయమున ప్రయోగించిన విశేషణములు ఆ విధముగా ఇతర వ్యావృత్తి కై ప్రయోగించినవి కావు. ప్రకృష్ట ప్రకాశ చన అననప్పుడు ప్రకృష్ట ప్రకాశ అనునది ఏ విధముగా చంద్రుని స్వరూపమును బోధించుటకే ప్రయోగింపబడినదో ఈ విశేషణములు కూడా జీవన్ముక్తుని స్వరూపమును బోధించుటకు ఉద్దేశింపబడినవి. అనగా నల్లనివి కాని బి 406 శ్రీవివేక చూడామణి అతడు తెల్ల కలువ మొదలైనవి కూడా ఉన్నట్లు జీవన్ముక్తులలో ఈ లక్షణములున్నవారు లేనివారు కొందరు ఉందురనుటకు అవకాశము లేదు. చంద్రుడెప్పుడునూ ప్రకృషట ప్రకాశ స్వరూపుడే కాని మరియొక రీతిగా ఉండడు కదా. లేదా ఎవని ప్రజ్ఞస్తరముగా నుండునో జీవన్ముక్తుడు, ఎవని ఆనందము నిరతరముగా నుండునో అతడు జీవన్ముక్తుడు, ఎవనికి ప్రపంచమంతయు విస్మృత ప్రాయమో అతడు జీవన్ముక్తుడు అని సమన్వయము. ఇచట ప్రపంచము విస్మృత ప్రాయము విస్మృతమైనట్లుండును అని చెప్పుటలో అభిప్రాయమేమనగా జీవన్ముక్తుడు ప్రపంచమును మరిచియేయుండును. కాని ఉపదేక్ష్యంతితే జ్ఞానం జానినస్తత్వదర్శిన తత్వవేత్తలగు జ్ఞానులు నీకు జ్ఞానమును ఉపదేశింతురు అని గీతలో చెప్పిన విధమున శిష్యులకు ఉపదేశించుటకే. జీవన్ముక్తునకు కూడా శిష్యాదృష్టముననుసరించి సమాధిస్థితి నుండి వ్యుత్థానము బాహ్యస్మృతి కలుగుచుండును. అప్పుడు అతనికి శిష్యోపదేశమునకు ఆవశ్యకములగు ప్రమాణవాక్యాదుల స్మృతి కలుగును. ఇతర ప్రపంచమేదియు స్మృతి పథమునకు రాదు. కావున ప్రపంచమంతయు ఈతనికి విస్మృత ప్రాయమే. అవ సుషుప్తికిని జీవన్ముక్తావస్థకును భేదమును చెప్పు చున్నాడు. లీనధీరపి జాగర్తి యో జాగ్రద్ధర్మవర్ణిత బోధో నిర్వాసనో యస్య స జీవన్ముక్త ఇష్యతే. 430 యహ ఎవడు లీనధీరపలీనమైన బుద్ధి కలవాడైనను జాగ్రద్ధర్మ వర్జిత జాగ్రదవస్థకు సంబంధించిన ధర్మములు లేనివాడై జాగర్తి మేల్కొనియుండునో యస్య యవని యొక్క బోధ పదార్థ జ్ఞానము నిర్వాసన వాసనారహితమో సమతడు జీవన్ముక్త జీవన్ముక్తుడుగా ఇష్యతే అంగీకరింపబడును. జీవన్ముక్తుని లక్షణము 487. కాని సుషుప్త్యవస్థలో మనస్సు అజ్ఞానములో లీనమగును. ఇప్పుడు జీవన్ముక్తావస్థయందు చిన్మాత్రమగు బ్రహ్మయందు లీనమగును. అందుచే తమహ సంబంధ మేమాత్రము లేకపోవుటచే లీన మనస్కుడైనను మెలకువగా ఉండును. అనగా ఈతని అవిద్యానిద్ర తొలగిపోయినది అని యర్థము. లేదా సకల పదార్థములను అనావృతమగు ఆత్మతో సంబంధించిన వగుటచే సర్వమును స్వాభిన్నముగా చూచును అని అర్థము. ఈ సమయమున జీవన్ముక్తుడు ఇంద్రియ ములచెతనే పదార్థములను చూచుచుండునుగాన ఈ స్త్రీయర్థోప లబ్ధి జాగరితం ఇంద్రియములచే విషయములను గ్రహించుట జాగరము అను లక్షణము ఇచ్చట కూడా ప్రవర్తించును. జాగ్రద్ధర్మవర్జిత అను వాక్యముచే ఈతడు జాగ్రదావస్థలోనున్నను పూర్వమునందువలే స్థూలదేహాద్యభిమానము ఉండదు అని చెప్పుచున్నారు. యో రాగద్వేషవియు క్రైస్తు విషయానింద్రియశ్చరన్ ఆత్మవశ్యేర్విధేయాత్మా సశాస్త్రి మధిగచ్చతి. రాగద్వేషరహితములను తన వశములోనున్నవియు అగు ఇంద్రియ ములచే విషయములను గ్రహించుచు ఎవడు నిగ్రహింపబడిన మనస్సు కలవాడో అతడు శాంతిని పొందును అని భగవద్గీతలో చెప్పిన విధమున ఇతడు జీవన్ముక్తుడు అధ్యాసకాలమునందే శాంతి సంపాదనకే ప్రయత్నము చేసియున్నాడు. కావున ఇప్పుడాతనికి దేహాద్యభిమానము కలుగుటకు అవకాశము లేదు. యవని యొక్క బోధః పదార్థముల జ్ఞానము కూడా నిర్వాసనః ఆసక్తిరహితమో యదృచ్ఛోపనతే ష్వక్షిదిగ్ధవ్యేషు యథా పునః నీరాగమేవ పతతి తద్వద్భోగ్యేషు ధీరధియః. దైవవశముచే ప్రాప్తించిన దిక్కుల వైపునను పదార్థముల వైపునను దృష్టి ఏ విధముగా రాగశూన్యముగానే ప్రసరించునో స్థిరబుద్ధి గల శ్రీ వివేక 32498 శ్రీ వివేక చూడామణి మెలకువగా జ్ఞాని కూడా భోగ్యవస్తువుల విషయమున ఆ విధముగానే ప్రవర్తించును అను వాసిప్తోక్తిననుసరించి జీవన్ముక్తుడు ఆయా పదార్థములను చూచున్నను ఇది హేయము ఇది గ్రాహ్యము అను బుద్ధి అతనికి కలుగదని అభిప్రాయము. లేదా లీనధీరపి జాగరి చక్షురాది ద్రియములు వాటి వాటి స్థానములలో నుండుటచే ఇంకను ఉపరతి ఇంద్రియనాశము కలుగకపోవుటచే నున్నాడు. ఇంద్రియములున్నను మనస్సు బ్రహయందు లీనమైయుండుటచే ఇంద్రియముల ద్వారా పదార్థములను గ్రహింపడుగాన అతడు జాగ్రద్ధర్మవర్జితుడు. బోధో నిర్వాసనో యస్య అను దానికి అర్థమేమనగా ఒకప్పుడు పదార్థజ్ఞానము కలిగినను దృఢతరముగు వివేకముండుటచే అతని మనస్సునందు రాగద్వేషాదులు ఉదయించవు. ఈ విధముగా సూత్రశ్లోకములో 427 నున్న నిర్వకారః అను పదం యొక్క భావము వివరింపబడినది. అవ ఈ నిర్వికారత్వమునే 12 శ్లోకములలో ప్రధానముగా వివరించుచున్నాడు. ఆ నిర్వికారత్వమున్నప్పుడే ప్రజ్ఞాస్థైర్యము సిద్ధించును. ప్రజ్ఞాస్థైర్యముచే సదానందము అప్రయత్నసిద్ధముగా లభించును. శాస్త్ర సంసర్కలనః కలావానపి నిష్కలం యః సచిత్తో పి నిశ్చిత్తాః స జీవన్ముక్త ఉచ్యతే. 431 యః ఎవరు శాస్త్ర సంసర్కలన శాంతించిన సంసర్బంధము కలవాడో కలావానపి విద్యావంతుడైనను నిష్కల నిష్కలుడో సచిత్తో సిచిత్తముతో కూడినవాడైనను నిశ్చిత్తః చిత్తరహితుడో సహంతడు జీవన్ముక్త జీవన్ముక్తుడుగా ఇష్యతే అంగీకరింపబడును. శాంత సంసారకలనః శాంతించిన సంసారబంధము కలవాడు ఈ విశేషణము ఇతడు నిశ్చిత్తుడని చెప్పుటకు హేతువు. కలానపి జీవన్ముక్తుని లక్షణము 499 సకల విద్యావేతయైనను నిష్కలః బ్రహ్మాకార వృత్తి కంటే భిన్నములైన వృత్తులు లేనివాడగుటచే కళారహితుడు. లేదా మోక్షము కలుగువరకును ప్రాణశ్రద్ధాది షోడశ కళలతో కూడియున్నను అతనికి వాటి విషయమున అభిమానరూపముగు సంబంధముండదు. అందుచే ఇతరుల ప్రాణశ్రద్ధాదులతో ఏ విధముగా ఈతనికి సంబంధము లేదో అట్లే తన ప్రాణశ్రద్ధాదులతో కూడా సంబంధముండదు. ఇతడు నిష్కళుడు అని అర్థము.